సప్తస్వరశోభిల్లు సప్తస్వరసుందరుల భజింపవే మనసశోభిల్లు సప్తస్వరసుందరుల భజింపవే మనసశోభిల్లు సప్తస్వరసుందరుల భజింపవే మనసశోభిల్లు సప్తస్వర నాభీహృత్కంఠరసనా నాభీహృత్కంఠరసన నాసాదులయందు నాభీహృత్కంఠరసన నాసాదులయందు సప్తస్వర ధర హృక్సామాదులలో ధర హృత్సామాదులలో ధర హృత్సామాదులలో ధర హృత్సామాదులలో వరగాయత్రి హృదయమున సురభూసురమానసమున సురభూసురమానసమున శుభత్యాగరాజుడ సురభూసురమానసమున శుభత్యాగరాజుడ శోభిల్లు సుందరుల భజింపవే మనసశోభిల్లు సప్తస్వర సప్తస్వర